ఎందుకు నీరు, ఎందుకు నన్ను ఇక్కడ వాడి ప్రాబ్లం రే? నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏం చేయాలి? స్మైల్ స్మైల్ స్మైల్ నందా. చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కోరిక, టెల్ మీ రే, నాకు కాబోయే భర్త గొప్ప సాడిస్ట్ అయి ఉండ. ఏ చేత కదా, సరే ఇంకెవరినైనా చూసుకుంటాను. నీ నందా గురించి నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. ఐఎమ్ ఎ బిగ్ సాడిస్ట్ యు నో. రియల్లీ? యా, బెల్లతో కొయ్యడం, అదే ఎక్స్ప్రెషన్ చూ, సూదులతో గుచ్చడం, సిగరెట్ తో కాల్చడం, ఇలాని తిప్పి తిప్పి కొట్టడం, ఇవన్నీ నాకు బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ యూనో. ముందు 10 మందిలో ప్రూవ్ చేయాలి, ఆ తర్వాతే పెళ్లి. రన్ రన్ రన్ అయితే రెండు రోజుల్లో కాంట్రాక్ట్స్ అని మనకి. ఏమైంది నీలు? పంపితే ఏం చేస్తావురా? అర్జెంట్ గా రేప్ చేయాలి, పంపు. ఎందుకలా? నన్నందరూ శభాష్ షాడిస్టాన్ని మెచ్చుకోవాలి, నా షాడిజం గురించి లోకమంతా గుసగుసలాడాలి. కమాన్ గుసగుస, వాడు గుసగుస ఏంటో చూడరా. అసలేం జరిగింది? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఇదండి, నేను ఇక్కడ ఉండిపోతా. టైమ్ ఇస్ గోల్డ్, ఐ రేప్ యు, డోంట్ వేస్ట్ టైం. తీసుకెళ్ళండిరా. నో నో, నలుగురు కలిస్తే నందాని ఏమి చేయలేరు. నిన్ను లబోది బలాడిస్తా నందా, పవర్ ఆఫ్ పెద్దవాళ్ళ తీరు. ఐ విల్ రేప్ యు, ఐ విల్ బ్లేడ్ యు, ఐ విల్ సిగార్ యు రే, కమ్ ఆన్. నీలు నీలు నీలు, రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలు గుండెనా. మాటల్లో మాటల్లో నా ఆడే ఆటల్లో నా మారాలి తేది తేది.